నో వాచం వాచం నో నో వాచం వ్యాకురు వ్యాకురు వాచం నో నో వాచం వ్యాకురు వాచం వ్యాకురు వ్యాకురు వాచం వాచం వ్యాకుర్విది వ్యాకురు వాచం వాచం వ్యాకుర్విది వ్యాకుర్విది వ్యాకురు వ్యాకుర్విది వ్యాకురు వ్యాకుర్విది వ్యాకుర్విది వ్యాకురు ప్రవీణ ప్రవేత్సీదోవీత సో ప్రవీణ ప్రవేత్సో ప్రవేత్వరం వరమ ప్రవేత్సో ప్రవేత్వరం అప్రవేత్వరం వరమ ప్రవీణ ప్రవేత్వరం వృణై వృణై వరమ ప్రవీణ ప్రవేత్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం చమహ్యం మహ్యం చైవ చ మహ్యం మహ్యం చైవ చైవ చైవైష ఏష ఏవైష ఏవైష ఏష ఏవైష వాయవే వాయవ ఏష ఏవైష వాయవే ఏష వాయవే వాయవ ఏష ఏష వాయవే చిత వాయవ ఏష ఏష వాయవే చ వాయవే చిత వాయవే వాయవే సహ సహ చ వాయవే వాయవే సహ సహ సహ చిత సహ గృహ్యాదై గృహ్యాదై సహ చిత సహ గృహ్యాదై సహ గృహ్యాదై గృహ్యాదై సహ సహ గృహ్యాత ఇదీతి గృహ్యాదై సహ సహ గృహ్యాత ఇది గృహ్యాత ఇదీతి గృహ్యాదై గృహ్యాత ఇది తస్మాత్తస్మాదితి గృహ్యాదై గృహ్యాత ఇది తస్మాత్ ఇది తస్మాత్తస్మాదితే తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవస్తస్మాదితే తస్మాదైంద్రవాయవ తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవస్తస్మాత్తస్మాదైంద్రవాయవ సహ సహైంద్రవాయవస్తస్మాత్తస్మాదైంద్రవాయవ సహ ఐంద్రవాయవ సహ సహైంద్రవాయవ ఐంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే సహైంద్రవాయవ ఐంద్రవాయవ సహ గృహ్యతే ఐంద్రవాయవ ఇంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే తా గృహ్యతే తాన్ తాన్ గృహ్యతే తా గృహ్యతే తాన్ గృహ్యతే తాన్ తాన్ గృహ్యతే గృహ్యతే తామింద్ర ఇంద్రస్తాన్ గృహ్యతే గృహ్యతే తామింద్ర తామింద్ర ఇంద్రస్తాన్ తామింద్రో మధ్యతో మధ్యత ఇంద్రస్తాన్ తామింద్రో మధ్యత

గాయత్రీ కనిష్టా కనిష్టా గాయత్రీ గాయత్రీ కనిష్టా చంద్రధాం ఛందసాం కనిష్టా గాయత్రీ గాయత్రీ కనిష్టా చంద్రధాం కనిష్టా ఛందసాం ఛందసాం కనిష్టా కనిష్టా చంద్రదాగోసతి హృది ఛందసాం కనిష్టా కనిష్టా చంద్రదాగోసతి చంద్రదాగోసతి హృది ఛందసాం ఛందసాగోసతి సర్వాణి సర్వాణి సతీ ఛందసాం ఛందసాగోసతి సర్వాణి సతీ సర్వాణి సర్వాణి సతీ సతీ సర్వాణి సమనాని సమనాని సర్వాణి సతీ సతీ సర్వాణి సమనాని సర్వాణి సమనాని సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి వహతి సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి సమనాని వహతి వహతి సమనాని సమనాని వహతీతి వహతి సమనాని సమనాని వహతీతి వహతీతి వహతి వహతీత్యేష ఏష ఇది వహతి వహతీత్యేషేష వైవా ఏష ఇదిేష వై ఏష వైవా ఏష ఏష వై గాయత్రియై గాయత్రియై వా ఏష ఏష వై గాయత్రియై వై గాయత్రియై గాయత్రియై వై వై గాయత్రియై వత్సో వత్సో గాయత్రియై వై వై గాయత్రియై వత్స గాయత్రియే వత్సో వత్సో గాయత్రియై గాయత్రియే వత్సో యద్వత్సో గాయత్రియై గాయత్రియే వత్సో యద్ వత్సో యద్వత్సో వత్సో యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్వత్సో వత్సో యదా ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణస్తం తమా ఆగ్రేణో యద్యదా ఆగ్రేణస్తం ఆగ్రేణస్తం తమా ఆగ్రేణ ఆగ్రేణస్తమేవైవ తమా ఆగ్రేణ ఆగ్రేణస్తమేవ తమేవైవ దంతమేవ తత్తదేవ దంతమేవ దత్ దేవదత్తదేవైవతమభినివర్తం తదేవైవతమభినివర్తం తదభినివర్తమభినివర్తం తత్తదభినివర్తకం సర్వాణి సర్వాణ్యభినివర్తం తత్తదభినివర్తకం సర్వాణి అభినివర్తకం సర్వాణి సర్వాణ్యభినివర్తమభినివర్తకం సర్వాణి సమనాని సమనాని సర్వాణ్యభినివర్తమభినివర్తకం సర్వాణి సమనాని అభినివర్తమిత్యభినివర్తం సర్వాణి సమనాని సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి వహతి సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి సమనాని వహతి వహతి సమనాని సమనాని వహతి తస్మాత్ తస్మాత్ వహతి సమనాని సమనాని వహతి తస్మాత్ వహతి తస్మాత్ తస్మాత్ వహతి వహతి తస్మాత్ వత్సం వత్సం తస్మాత్ వహతి వహతి తస్మాత్ వత్సం తస్మాత్ వత్సం వత్సం తస్మాత్ తస్మాత్ వత్సమపాకృతమపాకృతం వత్సం తస్మాత్ తస్మాత్ వత్సమపాకృతం వత్సమపాకృతమపాకృతం వత్సం వత్సమపాకృతం గౌర్ గౌరపాకృతం వత్సం వత్సమపాకృతం గౌర్ అపాకృతం గౌరగౌరపాకృతమపాకృతం గౌరభ్యభి గౌరపాకృతమపాకృతం గౌరభి అపాకృతమిత్యపాకృతం గౌరభ్యభి గౌర్గౌరభినింద్యభి గౌర్గౌరభిని అభినిన్యాభ్యభినివర్తతే వర్తతే న్యాభ్యభినివర్తతే నివర్తతే వర్తతే నివర్తతే వర్తత ఇది వర్తతే. ఇది షష్ఠకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.